సమ్యక్ శ్రవంతి శ్రవంతి సరితః సరితో నధేనా దేనా అంతః మంతర్హృదా హృదా మనసా మనసా భూయమానాః భూయమానా ఇతి భూయమానాః ఋతస్య ధారాః ధారా అభి అభిచాకసీమి చాకసీమి హిరణ్యయాః హిరణ్యయో వేతసః వేతసో మధ్యే మధ్యే అగ్నేః అగ్నేరిత్యగ్నేః ఋచే భాసే భాసే జ్యోతిషే జ్యోతిషేత్తి అభూదిదం ఇదం విశ్వస్ విశ్వస్ భువనస్ భువనస్వాదీనం వాదీనమగ్నే అగ్నేర్వైష్ వైష్ చేతి అగ్నిజ్యోతిషా జ్యోతిషా జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ రుక్మ రుక్మా వర్చస వర్చసా వర్చస్వాన్ వర్చస్వానికి వర్చస్వాన్ సహస్రదాసి సహస్రదాసి సహస్ర అది సహస్రాయ సహస్రాయత్వా చేతిత్వా ఆదిత్యం గర్భం గర్భం వయసా వయసాసం సమంధి అంధి సహస్రస్ సహస్రస్వృతిమాం ప్రతిమాం విశ్వరూపం ప్రతిమామితి ప్రతిమాం విశ్వరూపమితి విశ్వరూపం పరిలంఘి రంఘి హరస హరసా మాభి అభిమగ్రస్థాః మగ్రస్థాః సతాయూషం సతాయూషం కృణిః సతాయూషమితి సత ఆయుషం కృణిః చీయమానః చీయమానైతి చీయమానః వాతస్య జ్యోతిం జ్యోతిం వరుణస్య వరుణస్య నాభిం నాభిమశ్వం అశ్వం జ్ఞానం జ్ఞానాం శరీరస్య శరీరస్య మధ్యే మధ్యమితి మధ్యే శిశున్నదీనా నదీనాగ్నిర్హరిం హరిమద్రే బుధ్నం అద్రే బుధ్నమగ్నే అద్రే బుధ్నమిత్యద్రి బుధ్నం అగ్నే మా హీంసీ హీంసీర పరమే పరమే వ్యోమన్ వ్యోమన్నిదివి ఓమన్ అజస్రమిందుం ఇందోమరుషం అరుషం భూరణ్యం భూరణ్యమగ్నిం అగ్నిమీడే ఈడే పూర్వశక్తిం పూర్వశక్తిం నమోభిః పూర్వశక్తిమితి పూర్వశక్తిం నమోభిరితి నమః భిః సపర్వాభిః పర్వాభిర్ఋతుషః పర్వాభిరితి పర్వాభిః ఋతుషః కల్పమానః ఋతుష ఇత్యేతు సః కల్పమానో గాం గాం మా హీంసీః హీంసీరదీతిం అదీతిం విరాజం విరాజమితి విరాజం పదోత్తీయం త్వష్టో త్వష్టర్వరుణస్య వరుణస్య నాభిం నాభిమభిం అవిజ్ఞానాం జ్ఞానాగ్యరజసః రజసః పరస్మాత్ పరస్మాదితి పరస్మాత్ మహీగ్రే సాహస్రీయం సాహస్రీమసూరస్య మసూరస్య మాయాం మాయామగ్నే అగ్నే మా హీంసీః హీంసీర పరమే పరమే వ్యోమన్ వ్యోమన్నితి వి ఓమన్ యో అగ్నిః అగ్నిరగ్నే అగ్నేరధి అద్యజాయత అజాయత శోకాత్ శోకాత్ పృథివ్యాః పృథివ్యా ఉత ఉత వా దివః దివత్పరీ పరీతి పరీ ఏన ప్రజాః ప్రజా విశ్వకర్మా ప్రజా ఇతి ప్రజాః విశ్వకర్మా జజాన విశ్వకర్మేతి విశ్వకర్మా జజానతం తమగ్నే అగ్నే ఏడాః ఏడ పరీ పరీతే తే వృణక్తో వృణక్తి వృణత్ ఇమం మాహీంసీ హీంసేద్విపాదం ద్విపాదం పశుం ద్విపాదమిది ద్విపాదం పశూన్ సహస్రాక్ష సహస్రాక్షమేధాయ సహస్రాక్షేతి సహస్ర అక్ష మేధాయ చీయమాన చీయమానది చీయమాన వయం పశుం పశుం మేధం మేధామగ్నే అగ్నే యుషస్వ యుషస్వ తేన చిన్వాన చిన్వాన తన్వాహ తన్వోనిశీద సీదేతి సీద వయుంతే తే సుక్ సుగృచ్చతు పృచ్చతు యం విష్మ విష్మస్తం తమంతే తే సుక్ సుగృచ్చతు పృచ్చద్పితృచ్చతు ఏకశఫం పశుం ఏకశఫమిత్యేకశఫం పశుం కనిక్రదం కనిక్రదం వాజినం వాజినం వాజీనేషు వాజీనేష్మితి వాజీనేషు గౌరమారణ్యం ఆరణ్యమను అనుతే తే దిశామి దిశామీతి దిశామి సాహస్రాం శతధారం శతధారముత్సం శతధారమితి శతధారం ఉత్సం యజ్యమానం యజ్యమానాం శరీరస్య యజ్యమానమితి అచ్యమానం శరీరస్య మధ్యే మధ్యైతి మధ్యే ఘతంగృహానాం గృహానామవీతిం అదీతిం జనాయ జనాయేతి జనాయ వ్యవయమోర్ణాయుం ఓర్ణాయుం వరుణస్య వరుణస్య నాభిం నాభిం త్వచం త్వచం పశూనా పశూనాం ద్విపదాం ద్విపదాం చతుష్పదా ద్విపదామిది ద్విపదాం చతుష్పదామిది చతుః పదాం తృష్టు ప్రజానాం ప్రజానాం ప్రథమం ప్రజానామితి ప్రజానాం ప్రథమం జనిత్రం జనిత్రమితి జనిత్రం ఉష్ట్రామజః అజోహి అగ్నే అగ్నేరజానిష్ట అజానిష్ట శోకాత్ శోకాత్ సహ సో అపశ్యత్ అపశ్యజ్జనితారం జనితారమగ్రే అగ్రయిత్యగ్రే తేన దేవాః దేవా దేవతాం దేవతామగ్రం అగ్రమాయన్ ఆయగ్రస్తేన తేన రోహం రోహమాయన్ ఆయన్నుప ఉపమేధ్యాస మేధ్యాస ఇది మేధ్యాస సరథం త్వం పర్యవిష్ఠ యవిష్టదాసుషాః దాసుషో నృగ్వపాహి పాహి శృణుధి శృణుధి గిరాః గిర ఇది గిరాః రక్షా తోకం తోకముత ఉదత్మనాః పునేదిత్మనాః అపాంతా తేమన్ తేమన్ సాధయామి సాధయామ్యోద్మన్ కోద్మన్ భస్మన్ భస్మన్ జ్యోతిషి జ్యోతిష్యయానే అయానే అర్ణవే అర్ణవే సముద్రే సముద్రే సరిరే సరిరే క్షయే క్షయే సధీషి సధీషి సదానే సదానే సధస్థే సధస్థే యోనౌ సధస్థితి సధ యోనౌ పురీషే పురీషే పాథసి పాథసి గాయత్రేణ గాయత్రేణ త్రేయష్లోభేన త్రేయష్లోభేన జాగతేన త్రేయస్లోభేనేతి త్రేయస్లోభేన జాగతేనానుష్టుభేన ఆనుష్టుభేన పాంతేన ఆనుష్టుభేనేత్యాను శుభేన పాంకేన ఛందస ఛందస సాధయామి సాధయామీతి సాధయామి అయం పురః పురో భువః భువస్తస్య తస్య ప్రాణః ప్రాణో భూవాయనః భూవాయనో వసంతః భూవాయన ఇతి భువ ఆయనః వసంత ప్రాణాయనః ప్రాణాయనో గాయత్రీ ప్రాణాయన ఇతి ప్రాణ ఆయన గాయత్రీ వాసంతీ వాసంతీ గాయత్రీ గాయత్రీ గాయత్రం గాయత్రం గాయత్రాద్ గాయత్రాదుపాగ్నేషు ఉపాగ్నేషు ఉపాగ్నేషు ఇత్యుప ఆంసు ఉపాగ్నేషోస్త్రివృత్ ఉపాగ్నేషోరిత్యుప ఆంసో త్రివృత్రివృత త్రివృతి త్రివృత్ త్రివృతో రథం పరం త్రివృత రథంతరం వసిష్ఠ రథంతరమితి రథం తరం వసిష్ఠ ఋషి ఋషి ప్రజాపాతిగృహీతయా ప్రజాపాతిగృహీతయాత్మయా ప్రజాపతి గృహీతయేతి ప్రజాపతి గృహీతయా ప్రజా ప్రాణం ప్రాణం గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్యా ప్రజాభ్యోయం ప్రజాభ్యైతి ప్రజాభ్యా అయం దక్షిణ దక్షిణ విశ్వకర్మా విశ్వకర్మా తస్య విశ్వకర్మేతి విశ్వకర్మా తస్య మనః మనో వైశ్వకర్మణం వైశ్వకర్మణం గ్రీష్మ వైశ్వకర్మణమితి వైశ్వకర్మణం గ్రీష్మో మానస మానసతృష్టుప్ తృష్టుగ్రీష్మీ తృష్టుభిస్తుభ్ క్రీష్మీ తృష్టుభా తృష్టుభస్వారం తృష్టుభైస్తుభా స్వారగ్రస్వారా స్వారాదంతర్యామ అంతర్యామోంతర్యామాత్ అంతర్యామయిత్యంతః యామ అంతర్యామాత్ పంచదశః అంతర్యామాదిత్యంతః యామాత్ పంచదశ పంచదశాత్ పంచదశ ఇతి పంచదశః పంచదశాద్ బృహద్ పంచదశాదితి పంచదశాద్ బృహద్భరద్వాజః భరద్వాజ ఋషి భరద్వాజయితి భరత్ పాజ ప్రియ ప్రజాపాతిగృహీతయా ప్రజాపాతిగృహీతయాత్రయా ప్రజాపాతిగృహీతయే ప్రజాపాతి గృహీతయా తయా మనా మనో గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్యా ప్రజాభ్యోయం ప్రజాభ్యయితి ప్రజాభ్యా అయం పశ్చాత్ పశ్చాద్విశ్వ్యాచాస్తస్య విశ్వ్యాచాయి చక్షుః చక్షుర్వైస్తవ్యచసం వైస్తవ్యచసం వర్షాః వైస్తవ్యచసమితి వైస్వ్యచసం వర్షాశ్చాక్షుష్యాః చాక్షుష్యో జగతి జగతి వార్షీ వార్షీ జగత్యాః జగత్యారిక్సామం రిక్సామమిక్సామాత్ రిక్సామమిత్రిక్ సామం రిక్సామాచ్చుక్రః రిక్సామాదిత్రిక్ సామాత్ శుక్రశుక్రాత్ శుక్రాత్ సప్తదశః సప్తదశ సప్తదశాత్ సప్తదశ ఇతి సప్తదశః సప్తదశాద్వై రూపం సప్తదశాదితి సప్తదశాత్ వై రూపం జమదగ్ని జమదగ్నిషే జమదగ్నిరితి జమత్ అగ్ని ఋషి ప్రజాపాతిగృహీతయా ప్రజాపాతిగృహీతయాత్వయా ప్రజాపాతిగృహీతయేతి ప్రజాపాతి గృహీతయా త్వయా చక్షుః చక్షుర్గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్యాః ప్రజాభ్యదిదం ప్రజాభ్యైతి ప్రజాభ్యాః ఇదముత్తరాత్ ఉత్తరాత్ స్వాహ స్వస్తస్య సరితి స్వాహ తస్య శ్రోత్రం శ్రోత్రాం సౌవం సౌవాం శరతి శరచ్చౌత్రీ శ్రౌత్యనుష్టుప్ అనుష్టుప్ సారది అనుష్టుప్ సారద్యానుష్టుపాః అనుష్టుభ ఐలం అనుష్టుభైత్యాను ఐలమైలాత్ ఐలాన్ మంత్రీ మంత్రీ మంత్రినా మంత్రినా ఏకవీంసః ఏకవీంస ఏకవీంసాత్ ఏకవీంస ఇత్యేక వీంసః ఏకవీంసాద్వైరాజం ఏకవీంసాదిత్యేకవీంసాద్ వైరాజం విశ్వామిత్ర విశ్వామిత్రఋషి ఋషి ప్రజాపాదిగృహీతయా ప్రజాపాదిగృహీతయాత్తయా ప్రజాపాదిగృహీతయేతి ప్రజాపాతి గృహీతయా త్వయా శ్రోత్రం శ్రోత్రం గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్యః ప్రజాభ్య ఇయం ప్రజాభ్యైతి ప్రజాభ్యః ఇయముపరి ఉపరి మతి మతిస్తస్యై తస్యై వాక్ వాం మాత్యా మాత్యా హేమంతః హేమంతో వాచ్యః వాచ్యః పంక్తిః పంక్తిర్హైమంతీ హైమంతీ పంక్త్యై పంక్తే నిధనావన్ నిధనావన్ నిధనావతః నిధనావదితి నిధనవత్ నిధనావత ఆగ్రయణః నిధనావతయితి నిధనవతః ఆగ్రయణ ఆగ్రయణాత్ ఆగ్రయణాత్రేణవత్రయస్త్రీయంశౌ త్రిణవత్రయస్త్రీయంశౌ త్రిణవత్రయస్త్రీయంశాభ్యాం త్రిణవత్రయస్త్రీయంశా ఇది త్రిణవత్రయస్త్రీయంశౌ త్రిణవత్రయస్త్రీయంశాభ్యాగ్నేశాత్పరవైవతే త్రిణవత్రయస్త్రీయంశాభ్యామితి త్రిణవత్రయస్త్రీయంశాభ్యాం సాక్వరదైవతే విశ్వకర్మా సాక్వరదైవతే ఇది సాక్వరదైవతే విశ్వకర్మ ఋషి విశ్వకర్మేతి విశ్వకర్మా ఋషి ప్రజాపాదిగృహీతయా ప్రజాపాదిగృహీతయా త్వయా ప్రజాపాదిగృహీతయేతి ప్రజాపాతి గృహీతయా త్వయా వాచం వాచం గృహ్ణామి గృహ్ణామి ప్రజాభ్యాః ప్రజాభ్యైతి ప్రజాభ్యాః ధ్రువక్షీతిధ్రువయోని ధ్రువక్షీతిరితి ధ్రువక్షీతి ధ్రువయోని ధ్రువా ధ్రువయోనిరితి ధ్రువయోని ధ్రువాసి అసిధ్రువం ధ్రువయోని యోనిమాసీద ఆసీద సీద సాధుయా సాధుయేతి సాధుయా ముఖ్యస్య కేతుం కేతుం ప్రథమం ప్రథమం జూషాణా జుషాణాశ్వినా అశ్వినాధ్వర్యో అధ్వర్యో సాధయత అధ్వర్యో ఇత్యధ్వర్యో సాధయతామిహ ఇహ స్వా ఏచిత్తా కులాయినీ ఘృతవతీ ఘృతవతీ పురంధి ఘృతవతీతి ఘృతవతీ పురంధి శ్యోనే పురంధిరితి పురంధి శ్యోనే సీద సీద సదనే సదనే పృథివ్యా పృథివ్యా పృథివ్యా అభిత్వా రుద్రా రుద్రావసవ వసవో గృణంతో గృణంతి మా ఇమా బ్రహ్మ బ్రహ్మా పీపి పీపి సౌభాగాయ సౌభాగాయేతి సౌభాగాయ స్వయర్దక్షై దక్షైర్దక్షాపిత దక్షాపితేహ దక్షాపితేతి దక్షాపిత ఇహ సీద సీద దేవానాం దేవానాగ్నేశుమ్నే సుమ్నే దేహతే ఋషతేరణాయ రణాయే తిరణాయ పితేరేధి పితేరేతి పిత ఈవ ఏతి సూనవే సూనవ ఆకుసేవా ఆసుసేవా సేవా స్వావేశ సుసేవేతి సుసేవా స్వావేశ తన్వా స్వావేశేతి సు ఆవేశ తన్వాసం సంవేశస్వ విశస్వేతి విశస్వ పృథివ్యా పురీషం పురీషమసి అస్య సా అప్సో నామ నామతాం తాం త్వా త్వా విశ్వే విశ్వే అభి అభిగృహంతు గృణంతు దేవాః దేవాః దేవాః సోమ పృష్ఠా ఘృతవతి సోమ పృష్ఠేతి స్తోమ పృష్టా ఘృతవతీహ ఘృతవతీతి ఘృతవతీ ఇహ శీద శీద ప్రజావత్ ప్రజావదస్మే ప్రజావతి ప్రజావత్ అస్మే ద్రవీణా దక్ష్మే ఇత్యస్మే ద్రవినాయ యజస్వ ఆయజస్వ యజస్వేతి యజస్వ అదిత్యాస్వ పృష్ఠే పృష్ఠే సాదయామి సాదయామ్యంతరిక్షస్య అంతరిక్షస్య ధత్రీయం ధత్రీయం విష్టంభనీయం విష్టంభనీయం దిశా దిశామధీపత్నీయం అధీపత్నీయం భువనానాం అధీపత్నీమిత్యధిపత్నీయం భువనానామిది భువనానాం ఓర్మి ద్రప్సః ద్రప్సో అపాం అపామసి అసి విశ్వకర్మా విశ్వకర్మా తే విశ్వకర్మేతి విశ్వకర్మా తర్షీ ఋషిరిత్రిషీ శుక్రశుచీ శుచిగ్రేష్మౌ గ్రేష్మా ఋతు ఋతోయిత్రు సజోర్ఋతుభి సజోరి సజో ఋతుభిర్విదాభ ఋతుభిరిత్రుభి విదాభిర్దేవై విదాభిరితి విదాభి దేవైర్దేవై దేవైర్వయోనాథై వయోనాథైరగ్నయే వయోనాథైరి అగ్నయే తాయిస్వానరాజ వైస్వానరాజ వసూభిః వసూభిరుద్రైః వసూభిరిశివసుభిః రుద్రైరాదిత్యైః ఆదిత్యైర్విశ్వైః విశ్వైర్దేవైః దేవైర్ప్రాణం ప్రాణం మే మే పాహి పాహ్యపానం అవానం జ్ఞానం అవానమిత్యాపానం జ్ఞానం చక్షుః జ్ఞానమితి ఆనం చక్షుర్మే మహుర్వ్యా ఉర్వ్యామి విభాహి భాహి శ్రోత్రం శ్రోత్రం మే మే శ్లోకయా శ్లోకయాపః అపఃపిన్వ పిన్వోషధీ ఓషధీర్జిన్వ జిన్వద్విపాత్ వివాదవ ద్విపాదితి ద్విపాత్ అవచతుష్పాత్ చతుష్పాత్ పాహి చతుపాది చతుపాత్ పాహి దివ దివో వృష్టిం వృష్టిమేరాయ ఏరాయ ఈరయేతి ఈరయా మూర్ధావయా వయ ప్రజాపతి ప్రజాపతిశ్చందా ప్రజాపతిరితి ప్రజాపతి ఛందక్షత్రం క్షత్రం మయందం మయందం విష్టంభ విష్టంభోధీపతి అధీపతిర్విశ్వకర్మా అధీపతిరిత్యధిపతి విశ్వకర్మా పరమేష్ఠీ విశ్వకర్మేతి విశ్వకర్మా పరమేష్ఠీ వస్త పరమేష్ఠీతి పరమే స్త్రీ వస్తో వివలం వివలం వృష్ణీ వివలమితి వివలం వృష్ణిర్విశాలం విశాలం పురుష విశాలమితి విశాలం పురుషస్తంద్రం తంద్రం వ్యాఘ్ర వ్యాఘ్రో నాదృష్టం అనాదృష్టాం సింహ సింహక్షతి క్షతి పష్టవాట్ పష్టవాద్వేహతి పష్టవాలితి పష్టవాట్ జగత్యుక్షా ముక్షా కగుగే కగుగేషవ సతో గ్రేహతి సతో గ్రేహత్యనడ్వాన్ సతో గ్రేహతీతి సత గ్రేహతి అనడ్వాన్ పంక్తి పంక్త్యధేను ధేనుర్జగతి జగతీత్యవీ త్రవిస్తృష్టు త్రవిరితి త్రి అవీ తృష్టవ్యవాట్ తృష్టుమితి త్రి స్థుప్ నిత్యవాడ్విరాట్ నిత్యవాలి విద్యవాట్ విరాట్ పంచామి విరాడితి విట్ పంచావిద్గాయత్రీ పంచావిరితి పంచ అవి గాయత్రీ త్రివత్స త్రివత్స ఉష్ణిక్ త్రివత్స ఇది త్రివత్స ఉష్ణిక్యవాట్ తుర్యవాళ నష్టవ తుర్యవాలి తుర్య

సప్తదశో ధరుణాః సప్తదశైతి సప్త దశః ధరుణా ఏకవీంశః ఏకవీంశ ప్రతోర్తిః ఏకవీంశ ఇత్యేక వీంశః ప్రతోర్తిరష్టాదశః ప్రతోర్తిరిచి ప్రతోర్తిః అష్టాదశస్తపాః అష్టాదశ ఇత్యష్టాదశః తపో నవదశః నవదశోభివక్తః నవదశ ఇతి నవ దశ అభివక్తస్య వీంశః అభివక్త ఇత్యభివక్తః సవీంశో వచ్చాః సవీంశ ఇతి స వీంశః వచ్చోద్వావీంశః ద్వావీంశః సంభరాణః సంభరాణత్రయో వీంశః సంభరాణ ఇతి సంభరాణః త్రయో వీంశో యోనిః త్రయో వీంశ ఇతి త్రయః వీంశః యోనిశ్చతుర్వీంశః చతుర్వీంశో గర్భాః చతుర్వీంశ ఇతి చతుః వీంశః గర్భాః పంచవీంశః పంచవీంశవోజాః పంచవీంశ ఇతి పంచ వీంశః ఓజస్త్రిణవః త్రిణవక్రతుః త్రిణవ ఇతి త్రిణవః క్రతురేకత్రీంశః ఏకత్రీంశ ప్రతిష్టా ఏకత్రీంశ ఇత్యేక త్రీంశః ప్రతిష్టాత్రయత్రీంశః ప్రతిష్ఠేతి ప్రతిష్టా త్రయస్త్రీంశో బ్రధ్నస్య త్రయస్త్రీంశ ఇతి త్రయః త్రీంశః బ్రధ్నస్య విష్టవం విష్టవం చతుస్త్రీంశః చతుస్త్రీంశో నాకాః చతుస్త్రీంశ ఇతి చతుః త్రీంశః నాక షట్్రీంశః షట్్రీంశో వివక్తః షట్్రీంశ ఇతి షట్ త్రీంశః వివక్తోష్టాచత్వారింశః వివక్త ఇతి వివక్తః అష్టాచత్వారింశో ధర్తృం అష్టాచత్వారింశ ఇత్యష్టా చత్వారింశః ధర్తృం చతుష్టోమః చతుష్టోమజిత్తోమజితి చతుః స్తోమః అగ్నేర్భాగః భాగోసి అసి దీక్షాయాః దీక్షాయా ఆధిపత్యం ఆధిపత్యం బ్రహ్మ ఆధిపత్యమిత్యాధిపత్యం బ్రహ్మ స్ఫృతం స్ఫృతం త్రివృత్ త్రివృత్స్తోమాః త్రివృజితి త్రివృత్ స్తోమ ఇంద్రస్య ఇంద్రస్య భాగః భాగోసి అసి విష్ణోః విష్ణోరాధిపత్యం ఆధిపత్యం క్షత్రం ఆధిపత్యమిత్యాధిపత్యం క్షత్రగ్రస్ఫృతం స్ఫృతం పంచదశః పంచదశ స్తోమాః పంచదశ ఇతి పంచదశః స్తోమో ద్విచక్షసాం ద్విచక్షసాం భాగః ద్విచక్షసామితి ద్విచక్షసాం భాగోసి అసి ధాతుః ధాతురాధిపత్యం ఆధిపత్యం జనిత్రం ఆధిపత్యమిత్రాధిపత్యం జనిత్రగ్రస్ఫృతం స్ఫృతా సప్తదశ సప్తదశ స్తోమాః సప్తదశ ఇతి సప్తదశ స్తోమో మిత్రస్య మిత్రస్య భాగః భాగోసి అసి వరుణస్య వరుణస్యాధిపత్యం ఆధిపత్యం దివః ఆధిపత్యమిత్యాధిపత్యం దివో వృష్టిః వృష్టిర్వాతాః వాతస్ఫృతః స్ఫృత ఏకవీంశః ఏకవీంశ స్తోమాః ఏకవీంశ ఇత్యేక వీంశః స్తోమో వసూనాం వసూనాం భాగః భాగోసి అసి రుద్రాణాం రుద్రాణామాధిపత్యం ఆధిపత్యం చతుష్పాత్ ఆధిపత్యమిత్యాధిపత్యం చతుష్పాస్ఫృతం చతుఃపాదితి చతుః పాద్ స్ఫృతం చతుర్వీంశః చతుర్వీంశ స్తోమాః చతుర్వీంశ ఇతి చతుః వీంశః స్తోమ ఆదిత్యానాం ఆదిత్యానాం భాగః భాగోసి అసి మరుతాం మరుతామాధిపత్యం ఆధిపత్యం గర్భాః ఆధిపత్యమిత్యాధిపత్యం గర్భాస్ఫృతాః స్ఫృతాః పంచవీంశః పంచవీంశ స్తోమాః పంచవీంశ ఇతి పంచ వీంశః స్తోమోదీతేః అదీతేర్భాగః భావోసి అధిపూష్ణ ఊష్ణ ఆధీపత్యం ఆధీపత్యమోజా ఆధీపత్యమిత్యాధిపత్యం ఓజస్పృతం స్పృతం త్రిణవ త్రిణవ స్తోమా త్రిణవైతి త్రి నవ స్తోమో దేవస్య దేవస్య సవితు సవితద్భాగ భాగోసి అసి బృహస్పతే బృహస్పతేరాధిపత్యం ఆధిపత్యాం సమీహీ ఆధిపత్యమిత్యాధిపత్యం సమీషీయద్దిశ దిశస్కృతృతోమ చతుోమస్తోమా చతుోమీ చతు స్తోమ స్తోమోయవానాం భాగ భాగోసి అస్యయావానా అయావానామాధిపత్యం ఆధిపత్యం ప్రజా ఆధిపత్యమిత్రాధిపత్యం ప్రజాస్కృతా ప్రజాయితి ప్రజాశ్చతుంశ చతుంశ స్తోమా చతుంశైతి చతు చరింశ స్తోమర్భూణా ఋభూణం భాగ భాగోసి అసి విశ్వేవాధిపత్యం ఆధిపత్యం భూతం ఆధిపత్యమిత్యాధిపత్యం భూతగ్రస్పృతం స్వతంత్రయత్రీంశ త్రయస్త్రీంశ స్తోమా త్రయస్త్రీంశైతి త్రయ త్రీంశ స్తోమస్సహ సహస్రహస్యా సహస్యో హైమంతికౌ హైమంతికా ఋతు ఋతోయుత్రితు ఏకాయాస్తువత అస్తువత ప్రజా ప్రజాధీయంత ప్రజాయితి అధీయంత ప్రజాపతి ప్రజాపతిరధీపతి ప్రజాపతిరితి ప్రజాపతి అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతి ఆదీతి త్రిసృధీరస్తువత త్రిసృభిరితి త్రిసృభి అస్తువత బ్రహ్మ బ్రహ్మాసృజ్యత అసృజ్యత బ్రహ్మాణ బ్రహ్మానస్పతి పతిరధీపతి అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతి ఆసీత్ పంచభీ పంచభీరస్తువత పంచభీరి పంచభీ అస్తువత భూతాని భూతాన్యసృజ్యంత అసృజ్యంత భూతానాం భూతానాం పతి పతిరధీపతి అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతి ఆసీత్ సప్తభీ సప్తభీరస్తువత సప్తభీరి సప్తభీ అస్తువత సప్తర్షయా సప్తర్షయో సృజ్యంత సప్తర్షయైతి సప్త ఋషయా అసృజ్యంత ధాతా ధాతాధీపతి అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతి ఆసీన్నవభీ నవభీరస్తువత నవభిరితి నవభీ అస్తువత పితరా పితరో సృజ్యంత అసృజ్యంతాదీభి అధీపతి అధీపత్నాసీత్ అధీపత్నీత్యధిపత్ని ఆసీదేకాదశభీ ఏకాదశభీరస్తువత ఏకాదశభీరిత్యేకాదశ ఋతవో సృజ్యంత అసృజ్యంతర్తవాధీపతయ అధీపతయ ఆసన్ అధీపతయ ఆసన్ త్రయోదశభీరస్తువత త్రయోదశభీతి త్రయోదశభీ అస్తువత మాసా మాసా అసృజ్యంత అసృజ్యంత సంవత్సర సంవత్సరోధీపతి అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతి ఆసీత్ పంచదశభీ పంచదశభీరస్తువత పంచదశభిరితి పంచదశభీ అస్తువత క్షత్రం క్షత్రమాసృజ్యత అసృజ్యతేంద్రాః ఇంద్రోధీపతి అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతి ఆసీత్ సప్తదశభీ సప్తదశభీరస్తువత సప్తదశభిరితి సప్తదశభీ అస్తువత గ్రామ్యా గ్రామ్యా పశవా పశవో సృజ్యంత అసృజ్యంత బృహస్పతి బృహస్పతిరధీపతి అధీపతిరాసీత్ అధీపతిరితి పతి ఆసీన్నవదశభీ నవదశభీరస్తువత నవదశభిరితి నవదశభీ అస్తువశూద్రార్యౌ శూద్రార్యా అసృజ్యేతామహోరాత్రే అహోరాత్రే అధీపత్ని అహోరాత్రే ఇత్యాహోరాత్రే అధీపత్ని ఆస్తాం అధీపత్ని ఇత్యధీపత్ని ఆస్తానేకవింశత్యాస్తువత్యేకవింశత్యేకవింశత్యా అస్తువతైకశాసభా ప్రసరా ఏకసభా సభా ప్రసవో సృజ్యంత అసృజ్యంత వరుణ వరుణాధీపతి అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతి ఆసీత్యో వింశత్యా వింశత్యాస్తువత త్రయో వింశత్యేతి త్రయాంశత్యా అస్తువత క్షుద్రా క్షుద్రా ప్రసవా ప్రసవో సృజ్యంత అసృజ్యంత పూషా పూషాధీపతి అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతి ఆసీత్ పంచవింశత్యాస్తువత పంచవింశత్యేతి పంచవింశత్యా అస్తువతారణ్యా ఆరణ్యా ప్రసరా ప్రసవో సృజ్యంత అసృజ్యంత వాయు వాయురధీపతి అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతి ఆసీత్ సప్తవింశత్యాస్తువత సప్తవింశత్యేతి సప్తవింశత్యా అస్తువత్యావా పృథివీ యావా పృథివీ యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఏతాం వసవః వసవో రుద్రా రుద్రాదిత్యా ఆదిత్యానువ్యాయన్ అనువ్యాయగ్రస్తే అనువ్యాయన్నిత్యనువ్యాయన్ సేవాధీపతయ అధీపతయ ఆసన్ అధీపతయ ఆసన్ నవవింశత్యా నవవింశత్యాస్తువత నవవింశత్యేతి నవవింశత్యా అస్తువత వనస్పతయ వనస్పతయో సృజ్యంత అసృజ్యంత సోమా సోమోధీపతి అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతి ఆసీరేకత్రింశత ఏకత్రింశతాస్తువత ఏకత్రింశతేకత్రింశత అస్తువత ప్రజా ప్రజా సృజ్యంత ప్రజా ఇది ప్రజా అసృజ్యంత యవా యవాశ్చాయవా అయవాశ్చాధీపతయ అధీపతయ ఆసన్ అధీపతయ ఆసగ్రయత్రింశత త్రయత్రింశతాస్తువత త్రయత్రింశతేతి త్రయత్రింశత అస్తువత భూతాని భూతాన్యసామ్యన్ అసామ్యన్ ప్రజాపతి ప్రజాపతి పరమేష్ఠీ ప్రజాపతి ప్రజాపతి పరమేష్ఠీపతి పరమేష్ఠీతి పరమే అధీపతిరాసీత్ అధీపతిరిత్యధిపతి ఆసీదిత్యాసీత్. ఓ